విజ్ఞానమై కోసము బుద్ధిర్బుద్ధిందియే సార్థం సవృత్తి అహకర్తృలక్షణ విజ్ఞానమై కోసః స్యాత్ పుంసః సంసార కారణం. 186. బుద్ధీంద్రమయః సార్థం బుద్ధీంద్రియములతో కూడా సవృత్తి అహ నిశ్చయాత్మకమగు వృత్తి గల బుద్ధ్యః బుద్ధి కర్తృలక్షణ కర్తృత్వలక్షణము కలదియు పుంసః పురుషుని యొక్క సంసార కారణం సంసారమునకు కారణమైన విజ్ఞానమై కోసః విజ్ఞానమై కోసముగా స్యాత్ అగును. బుద్ధీంద్రియః సార్థం శ్రోత్రాది పంచేంద్రియములతో కూడా సవృత్తి అహ నిశ్చయాత్మక వృత్తితో కూడిన బుద్ధి బుద్ధి కర్తృ లక్షణ జ్ఞానేచ్ఛాకర్తృత్వము లక్షణముగా గల విజ్ఞానమై కోసమగును. పుసహ ఇత్యాది వాక్యముచే దాని కార్యమును చెప్పుచున్నాడు. పుంసహ ఆత్మ యొక్క సంసార కారణం సంసారముకున కారణమైనది. స సమానస్సన్ను భౌలో కావను సంచరతి సధి శ్రీవి వేక చూడామణి స్వప్న భూత్వా ధ్యాయతివ లేలాయతివ ఇత్యాది శృతులననుసరించి ఒకే అంతఃకరణము సంశయాత్మక వృత్తి కలదైయున్నప్పుడు మనస్సు అనియు నిశ్చయాత్మక వృత్తి కలదైయున్నప్పుడు బుద్ధి యని చెప్పబడుచున్నది. అందును నిశ్చయించిన పిమ్మట క్రియ చేయుదురుగాన మనస్సు కరణము బుద్ధికర్త కావున పూర్వాపరభావముండుటచే అనగా బుద్ధి ముందు మనస్సు తరువాత ఉండుటచే మనస్సు బాహ్యము బుద్ధి అంతరము యము తరువాత బడినది. కావున మనోమ బుద్ధ్యాత్మకముగు విజ్ఞానమయము వేరుగ చెప్ప అట్లు కానిచో 5 జ్ఞానేంద్రియములను మనోమయ బుద్ధిమయములు రెండింటి అందును భేదము లేకుండానుండుటచే ఈ రెండును కూడా అభిన్నములని చెప్పవలసి వచ్చును. ఈ విషయమును బోధించు. తస్మాద్వా ఏతస్మాన్ మనోమయత్ అన్యోంతర ఆత్మ అన్యోంతర విజ్ఞానమయః అను శృతికి కూడా ఇదే అభిప్రాయము. అనుప్రజచిత్ ప్రతిబింబశక్తి అహ విజ్ఞాన సంజ్ఞః ప్రకృతేర్వికార జ్ఞానక్రియావా నహమిత్యజస్రం దేహేంద్రియాదిష్వభమన్యతే భృసం. 187. అనుప్రజచిత్ ప్రతిబింబశక్తి అహ అనుసరించుచున్న చిత్ ప్రతిబింబము యొక్క శక్తి కలదియు జ్ఞానక్రియావాన్ జ్ఞానము క్రియేగలదియు అగు విజ్ఞాన సంజ్ఞః విజ్ఞానమనెడు సంజ్ఞగల ప్రకృతేర్వికార ప్రకృతి యొక్క వికారమైన ఈ కోసము అజస్రం ఎల్లప్పుడును దేహేంద్రియాదిషు దేహేంద్రియాదులేయందు అహమితి అహం అని భృసం మిక్కిలి అభిమన్యతే అభిమానము చెందుచుండును. బుద్ధి భూత పంచకమున దలి సత్వం యొక్క సమష్టి కార్య మగుటచే స్వచ్ఛమైనది. అందుచే దానియందు చితు తప్పక ప్రతిపది. 266. విజ్ఞానమయ కోసము 281. బింబించును. ఈ విధముగా అనుసరించుచున్న చిద్రూపమగు పరమాత్మ యొక్క ప్రతిబింబమైన ఏ జీవుడు గలడో ఆ జీవుని యొక్క భాస్కత్వ శక్తి కలది. ప్రకాశకమగు దాని ప్రతిబింబము గూడా ప్రకాశకముగనే ఉండును కదా. అద్దము మొదలైన వాటియందు ప్రతిబింబించిన సూర్య ప్రతిబింబము సూర్యకిరణములు ప్రవేశింప శక్యము కాని అంధకారావృతములగు భూవివరాదులందున్న వస్తువులను ప్రకాశింపజేయుట లోక ప్రసిద్ధమే కదా. కావున అనుప్రజచితతిబింబశక్తి అనగా చిత్తు అను ప్రవేశము చేయుట వలన చిద్విశిష్టమైనది అని యర్థము. కావుననే విజ్ఞాన సంజ్ఞః విజ్ఞానం యజ్ఞం తనుతే అనుశ్రుతి ననుసరించి విజ్ఞానమను పేరుగలది. ప్రకృతేః మూల ప్రకృతి యొక్క అవిద్య యొక్క వికారః వికారమైనది. సూక్ష్మభూత పంచకము అవిద్యాకార్యము బుద్ధి సూక్ష్మభూత పంచకమునందలి సత్వము యొక్క సమష్టి కార్యము. ఈ విధముగా బుద్ధి విజ్ఞానమై కోసము పరంపరయ అవిద్యాకార్యము. జ్ఞానక్రియావాన్ వృత్త్యాత్మకముగు జ్ఞానము విషయ విచారము ధ్యానము లోకాంతరగమనాదరూపము అగు క్రియ ఈ రెండును కలది. దేహేంద్రియాదులయందు అంతా అకరణమేతేషు ఇత్యాది శ్లోకమునందు 105 చెప్పిన విధమున జీవునకు దేహాదులందు అభిమానము బుద్ధిలేనిచో కలుగదుగాన జీవత్వమే బుద్ధిరూపమగు ఉపాధిని బట్టి ఏర్పడుచున్నది. అందుచే ఈ కోసము అధ్యాసచే జీవునితో తాదాత్మ్యమును పొందియున్నదిగాన జీవాభిన్నముగా వివక్షితమైనది. కావున అజస్రం ఎల్లప్పుడును జాగ్రత్ స్వప్నములయందు భృసం మిక్కిలి అహమిత్యభమన్యతే. నేను మనుష్యుడను, స్థూలముగనున్నాను, నడుచుచున్నాను, నిలచియున్నాను, దాటుచున్నాను, నేను చూచున్నాను, నేను వినుచున్నాను, నేను ఊపిరి పీల్చుచున్నాను, ఊపిరి విడుచుచున్నాను ఇత్యాది విధమున తాదాత్మ్యాభిమానము కలవాడుగుచున్నాడు గాన ఈ కోసము ధ్యానము కలది అను విషయము ఉపపాదితమైనది. 288 శ్రీ వివేక చూడామణి అవ క్రియావత్వమును ఉపపాదించుచున్నాడు. అనాదికాలోయ మహం స్వభావో జీవ సమస్తన్యవహారవోఢ కరోతి కర్మాణిను పూర్వవసన పుణ్యాని పుణ్యాని చ తత్ఫలాని భుక్త్కా విచిత్రాస్వపి యోనిషు ప్రజన్నాయతి నిర్యాత్యథా ఊర్ధ్వమేషః అస్యేవ విజ్ఞానమయస్య జాగ్రత్ స్వప్నాద్యవస్థ సుఖదోహక భోగః. 188 189 అనాది కాలః అనాదైన కాలము కలవాడును అహం స్వభాపః దేహేంద్రియాదులందు అహంవాసన కలవాడును సమస్త వ్యవహారవోఢ సమస్త వ్యవహారములను నిర్వహించు అయం జీవ ఈ జీవుడు అను పూర్వవాసన అనుసరించిన పూర్వవాసనలు కలవాడే పుణ్యాని పుణ్యములైనవి అపుణ్యాని చ అపుణ్యములైనవి అగు కర్మాణి కర్మలను కరోతి చేయుచున్నాడు. తత్ఫలాని చవాటి యొక్క ఫలములను కూడా విచిత్రాసు విచిత్రములైన యోనిషు యోనులయందు ప్రజన్ వెళ్ళుచు భుజ్కే ఓపి అనుభవించున్నాడు కూడా ఏషః ఈ జీవుడు. అధః ఆయాతి క్రిందికి వచ్చును ఊర్ధ్వం నిర్యాతి పైకి వెడలును జాగ్రత్ స్వప్నాద్యవస్థ జాగ్రత్ స్వప్నాద్యపస్థలును సుఖదుహక భోగః సుఖదుహకముల భోగము అస్య ఈ విజ్ఞానమయ సేవ విజ్ఞానమయమునకే సంబంధించినవి. ఈ విజ్ఞానమయము ప్రకృతి యొక్క వికారము అని చెప్పుటచే ఇది సాధియని చెప్పవలసియున్నను ఇది అనాది అని చెప్పుటకు కారణమేమనగా అమహాప్రళయ సమయమునందుగూడా ఇనే కారణ స్వరూపముతో అవ్యక్తముగా నుండును. అట్లుకాక పూర్వకర్మవాసనలకు ఆశ్రయమగు ఈ బుద్ధి పూర్తిగా నశించిపోవును అని చెప్పినచో విజ్ఞానమయ కోసము మరల సృష్టి అనుపపన్న మగును మరియు సృష్టికాలమునందే అనేన జీవేనాత్మన ఈ జీవరూపముతో ప్రవేశింతును ఇత్యాది శృతినను సరించి పరదేవత నామరూపములను వ్యాకరించుటకే అనగా అవ్యక్తముగనున్న వాటిని వ్యక్తము చేయుటకే చూచినట్లు కలుగునంతవరకును బుద్ధికి విదేహ కైవల్యము చెప్పుట చేతను అత్యంత విష అత్యంతిక వినాశముండదు. ఈ విధముగా పురుషుని సంసారమునకు కారణమైన దీనివలన ఈ విధముగా బుద్ధి కూడా అనాది ఏని తప్పక చెప్పవలసియున్నది. కలుగు దేహేంద్రియాభిమానము కూడా అనాదియే అనగా ఈ సమయమునన్న దేహేంద్రియాభిమానము పూర్వము లేకున్నను ఇప్పుడున్న అభిమానము వంటి అభిమానము ఉండెడిది. అట్టిది ముందుగూడా విదేహ కైవల్యము కలుగు వరకును ఉండగలదు. ఈ దేహేంద్రియాభిమానము అనాది అని అర్థము. అనాదికాలః అనాదేన కాలము గలది ఇది ఈ సమయమున ప్రారంభమైనది అని చెప్పుటకు శక్యము కాదుగానాది అయం ఈ అహం స్వభావః దేహేంద్రియాదులేందు నేను అనడు స్వభావము అనగా అభిమానము అనగా వాసన కల జీవుడు సమస్త వ్యవహార వోఢా విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతేపి చ ఈ విజ్ఞానాత్మయే యజ్ఞమును కర్మలను చేయుచున్నది అను శృతి నను సరించి సమస్తములగు లౌకిక వైదిక వ్యవహారములను నిర్వహించువాడు దీని ఉపపాదన చేచున్నాడు అను పూర్వవాసన పూర్వవాసనలు యవనిని అనుసరించుచున్నవో అట్టివాడు. తమ్ విద్యాకర్మణి సమన్వారభ్యతే పూర్వప్రజ్ఞా చా జీవుని పూర్వజన్మకు చా సంబంధించిన విద్యాకర్మలును పూర్వప్రజ్ఞయు ఆరంభించుచున్నవి, వేరు వేరు స్వభావము కలవానినిగా చేయుచున్నవి అనియు, పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి, పాపః పాపేన, పుణ్యకర్మచే పుణ్యాత్ముడగును, పాపకర్మచే పాపాత్ముడగును అనియు శృతి చెప్పుచున్నది. పుణ్యాని శాస్త్ర విహితములు, అపుణ్యాని శాస్త్ర నిషిద్ధములు. శాస్త్ర 289 శ్రీ వివేక చూడామణి. విహితములు కాని నిషిద్ధములు కాని యగు భోజన స్వాపాదులు ఉదాసీన కర్మలు, వీటినన్నింటినీ చేయుచున్నాడు, భోక్తృత్వమును చెప్పుచున్నాడు. తత్ఫలాన్ని చేయబడిన ఆ విహిత నిషిద్ధ కర్మల యొక్క ఫలములను విచిత్రాసువిచిత్రములైన అనగా దేవతిర్యం మనుష్యాదు లఘు 80 లక్షల భేదములు గల యోనిషు యోనులయందు ప్రజన్ సంచరించుచు భుంక్తేపి సుఖదోహకానుభవము కలవాడగుచున్నాడు. అందునిమిత్తమై అధహ నరకాదులందు ఆయాతి వచ్చుచున్నాడు, ఊర్ధ్వం స్వర్గాదిలోకములందు నిర్యాతి పైకి వెళ్ళుచున్నాడు. ఏషః ఈ జీవుడు, నేను మెలకువగనున్నాను, నేను నిద్రపోవుచున్నాను, నేను నిద్రించి తిని నేను సుఖవంతుడను, నేను దోహఖవంతుడను ఇత్యాది విధమున ఆత్మయందున్నట్లు కనబడుచున్న ధర్మములన్నీయు ఈ బుద్ధితో ఏర్పడిన తాదాత్మాభిమానము చేతనే ఏర్పడుచున్నవి అని బోధించి దీని నుండి ధర్మశూన్యమగు ఆత్మను వేరుచేయుచున్నాడు. జాగ్రత్ స్వప్నాద్యవస్థలు ఆదపదముచే సుషుప్తి సమాధ్యవస్థలు గ్రహింపబడును. సుఖదుఃఖానుభవము ఇవి అన్నియు అసేవ ఈ విజ్ఞానమయ కోసమునకే చెందినవి. దేహాదినిష్టాశ్రమ ధర్మకర్మ గుణాభిమానః సతతం మమేతి విజ్ఞానకోసోయమతి ప్రకాశ ప్రకృష్ట సాన్నిధ్యవసత్పరాత్మన అతో భవత్యేష ఉపాధిరస్య యదాత్మధేహ సంసరతి భ్రమేణ 190 సతతం ఎల్లప్పుడును మమేతి నాది అని దేహాదినిష్టాశ్రమ ధర్మకర్మగుణాభిమాన దేహాదులకు సంబంధించిన ఆశ్రమములు ధర్మములు కర్మలు గుణములు వీటియందు అభిమానము కల అయం విజ్ఞానకోశ ఈ విజ్ఞానమై కోసము పరాత్మనః పరమాత్మ యొక్క ప్రకృష్ట సాన్నిధ్యవశాత్ అత్యధికడుగు సాన్నిధ్యము వలన అతిప్ర 270 విజ్ఞానమయ కోసము 271 కాసహ అధికమైన ప్రకాశము కలది అతః కారణము వలన ఏషః ఈ కోసము అస్య ఈ ఆత్మకు ఉపాధ్యః భవతి ఉపాధిగా ఆగుచున్నది. యదాత్మధేహ దేని విషయమున నేను అను బుద్ధి కలవాడే సంసవతి సంసారమును పొందుచున్నాడు. భ్రమేణ భ్రాంతిచే నావి అను అభిమానము కలది. దేహాది అననప్పుడు అది పదముచే చక్షురాదీంద్రియ ఆ దేహాదులకు సంబమ్ములను ప్రాణములను గ్రహింపవలెను. ధించిన ఏ ఆశ్రమాహ బ్రహచర్యాద్యాశ్రమములు ధర్మాహ మనుష్యత్వ బ్రాహ్మణత్వాది ధర్మములు కర్మాణి స్థితి గతి మొదలగు లౌకిక కర్మలు మనోచ్చారణాది వైదిక కర్మలు గుణాః హ్రస్వత్వ దీర్ఘత్వాదులు లేదా సుగుణ దుర్గుణములు వీటి విషయమున ఎల్లప్పుడూ ఆత్మ ప్రతిబింబముతో గూడిన బుద్ధి ఇంద్రియములతోడను ప్రాణములతోడను దేహముతోడను సంబంధించినదై వాటి ధర్మములను తనపై ఆరోపించుకొనుచున్నది. స్వతః జడమైనను ఈ బుద్ధి చేతనమువలే నుండుటకు నిమిత్తమును చెప్పుచున్నాడు. పరాత్మనః చేతనశ్చేతనానాం అనుసృతిననుసరించి కేవలము నిర్మలము అసంగము చిద్రూపము అగు పరమాత్మ యొక్క ప్రకృష్ట సాన్నిధ్యవశాతితర వస్తువులు అపేక్షలేని ప్రతిఫలనం యొక్క మహిమచే అయం విజ్ఞానకోశ ఈ బుద్ధి కోసము అతి ప్రకాశమైనది. ఇతరములగు ఇంద్రియములయందు సాక్షాచైతన్య సంబంధము లేకుండుటచే వాటికి అతి ప్రకాశము లేదు. అతః ప్రకృష్ట సాన్నిధ్యముండుట వలన అస్యే ఈ ఆత్మకు ఏషః ఈ కోసము ఉపాధ్యః జీవుడు అనుభేదమునకు హేతువగు ఉపాధి అగుచున్నది. కర్తృత్వభోక్తృత్వములతో గూడిన జీవత్వ మనుధర్మమునకు ఇది మూలకారణము. యదాత్మధియః ఏ ఉపాధియందు నేను అనెడు బుద్ధి కలవాడై భ్రాంతిచే సంసరతి కర్తృత్వాది దుహఖమును అనుభవించుచున్నాడో. 272 శ్రీవివేక చూడామణి అవ ఈ విషయమునే యయం ఇత్యాది శ్లోకత్రయముచే విశదీకరించుచున్నాడు.